5.11 కాయన మనసా బుద్ధ్యా కేవలేరింద్రియరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మా శుద్ధయే. అనగా యోగులు కేవలము అనగా నేను సర్వవిధ కర్మలను ఈశ్వరుని కొరకు చేయుదును, నా సొంత లాభము కొరకు కాదు అని తలంతురు. ఈ భావము వలన వేటియందు నావి అను బుద్ధిలేదో అట్టి శరీరము మనస్సు బుద్ధి మరియు ఇంద్రియములతో ఫల సంబంధమైన ఆసక్తిని వదలి ఆత్మశుద్ధి కొరకు అనగా అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేయుదురు. అన్ని క్రియలయందును మమత్వమును త్యజించుట కొరకు కేవల శబ్దమునకు శరీరాదులు మొదలగు అన్ని శబ్దములతో సంబంధము కలదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 128. నీకు గూడా కర్మలయందే అధికారము గలదు, కావున నీవు కూడా కర్మలే చేయుము. 5.12 యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారణ కామకారణ ఫలే సత్తో నిబధ్యతే. అనగా సర్వకర్మలు ఈశ్వరుని కొరకే నేను అనుభవించుటకు కాదు అని ఆ విధముగా నిశ్చయించుకున్నటువంటి యోగి కర్మఫలములను త్యజించి జ్ఞాన నిష్ఠ వలన కలుగు మోక్షరూపమైన పరమశాంతిని పొందును. ఇచ్చట ముందుగా అంతఃకరణము శుద్ధమై అనగా లోకవాసనలు లేనిదై జ్ఞానమును పొంది అటుపైన సర్వకర్మ సంన్యాస రూపమైన జ్ఞాన నిష్ఠను పొంది ఈ విధముగా క్రమముగా చివరకు పరమశాంతిని పొందును. కాని ఎవరు పైన చెప్పబడిన నిష్ఠ కలిగియుండలేదో అతడు కామప్రేరితుడై కర్మఫలము నాశించి ఈ కర్మలు నేనే చేయుచున్నాను అని ఆ కర్మఫలము నందు ఆసక్తి గలవాడే బంధమునందు చిక్కువడును. కావున నీవు పైన చెప్పిన విధముగా ఫలాసక్తిలేని వాడవు కమ్ము. కాని యథార్థజాని అయినవాడు 5.13 సర్వకర్మాణి మనసా సమ్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్నకారేయన్. అనగా ఇంద్రియములను జయించిన పురుషుడు సమస్తమైన కర్మల నుండి మనస్సును తొలగించుకొని అనగా నిత్య నైమిత్తిక కామ్య మరియు నిషిద్ధమైన వివేక సంపన్నమైన బుద్ధి ద్వారా త్యజించి సుఖస్థితిని పొందును. మనస్సు వాక్కు మరియు శారీరకమైన చేష్టలను త్యజించి శ్రమశూన్యము ప్రసన్న చిత్తత్వము మరియు ఆత్మ సంబంధమైన విగాక ఇతరమైన అన్ని ప్రయోజనకరములైన కర్మల నుండి నివృత్తిని పొంది అతడు సుఖపూర్వకమైన స్థితియందు స్థిరపడును. ఇంద్రియములనన్నింటినీ జయించిన పురుషుడు ఇచ్చట ఎట్లు వ్యవహరించునో చెప్పుచున్నారు. నవద్వారములు కలిగిన గ్రామమునందు నివసించును అనగా చెవులు కన్నులు రెండు నాసికలు మరియు నోరు శబ్దాది విషయములను గ్రహించు ఈ 7 ద్వారములు శరీరమునకు బయట అనగా వెలుపల ఉన్నవి మరియు మలమూత్రములను త్యజించుట కొరకు 2 ద్వారములు శరీరమునకు క్రింది భాగమున ఉన్నవి. ఈ విధముగా నవద్వారములు కలిగియున్న ఈ స్థూలదేహము పురము అనగా జీవునకు నివాస స్థానము అని చెప్పబడుచున్నది. దేహమంతయు ఒక నివాస గ్రామము వంటిది. ఆ గ్రామమునకు ఇంటికి యజమాని ఆత్మ ఏ ప్రయోజనములన్నీ ఆ ఆత్మ కొరకే అయి ఉన్నచో మరియు ఏ అనేక ఫలములు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 129. మరియు విజ్ఞానమునకు ఉత్పాదకములయ్యున్నవో ఆ ఇంద్రియములు మనస్సు బుద్ధి మరియు విషయములనడి పేరులతో అనగా పురవాసులతో కూడియున్నవో అటువంటి నవద్వారములు కలిగియున్న పురము దేహము నందు దేహి అనగా జీవుడు సర్వకర్మలను త్యజించి నివసించుచుండును. పూర్వపక్షము ఈ విశేషణము వలన కలుగు ఫలమేమి కలదు. సన్యాసియనను కాకున్నను జీవులందరూ దేహములయందే నివసించుచున్నారు గదా. అందుచేత ఇచ్చట అతనికి విశేషత్వమును కల్పించుట వ్యర్థము. సమాధానము అజ్ఞానముతో కూడియున్న జీవులు స్థూలదేహమును మరియు ఇంద్రియ సమూహమునే ఆత్మగా తలంచుచున్నారు. ఆ అజ్ఞానులైన జీవులందరూ ఇంటియందు భూమి మీద మరేదైన ఆసనము మీద కూర్చీ పీట మొదలగు కూర్చుంటున్నాము అని అనుకుంటున్నారు. అట్లేలైన దేహమునందు మాత్రమే ఆత్మబుద్ధి కలిగియున్న అజ్ఞానులందరికూ ఇంటిలోవలే శరీరమునందుంటున్నాము అనునట్టి జ్ఞానము కలుగుట సంభవము కాదు. కాని దేహేంద్రియాది సంఘాతము కంటే ఆత్మ భిన్నమైనదని తెలుసుకునువారు వివేకులు. అట్టి వివేకులకు నేను శరీరమును ఇంటియందు ఉంటున్నాను అనుభావము స్థిరముగా ఉండును. అంతేగాక నిశ్లేపమైన అనగా ఎటువంటి ఇతర వస్తువుతోనూ సంబంధము కలిగియుండనటువంటి ఆత్మయందు అవిద్య వలన ఆరోపించబడిన దేహేంద్రియాది కర్మలన్నీయు వివేకముతో కూడియున్న విజ్ఞానరూపమైన విద్య ద్వారా మనస్సు నుండి తొలగిపోవుట సంభవమగును. అటువంటి వివేకముతో కూడిన విజ్ఞానరూపమైన విద్యను పొందిన సర్వకర్మ సన్యాసి కూడా శరీరమును ఇంటియందు అనగా తొమ్మిది ద్వారములు కలిగియున్న శరీరమనేది పురమునందు ప్రారంభకర్మల కారణముగా మిగిలియున్న సంస్కారముల కారణముగా ఉంటున్నాను అని తలంచును. అట్లేలైనా దేహాదులయందే ప్రారంభ ఫలభోగానుభవము కుదురును. అందుచేత జ్ఞాని మరియు అజ్ఞానుల అనుభవ భేదము చేత దేహేవ ఆస్తే అను విశేషణ ఫలము తప్పక కలుగును. కార్యము కరణము మరియు కర్మలు అవిద్య కారణముగా ఆత్మయందు ఆరోపించబడినప్పటికీ వివేకముతో కూడియున్న జీవుడు వాటితో సంబంధము లేకయేయుండును అని చెప్పబడినప్పటికీ ఆత్మతో నిత్య సంబంధము కలిగి యుండుట చేత కలుగు కర్తృత్వ భావము మరియు కర్మలు చేయించవలయన భావము ఈ రెండు గూడ ఆత్మయందు దాగియేయుండును అను శంకకు సమాధానము చెప్పుచూ తనంతట తానుగా చేయకయే మరియు దేహము ఇంద్రియములు మొదలగు వాని ద్వారా చేయించకయే అనగా వాటిని కర్మలయందు నియోగించకయే ఉండును. 130 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. శంకాను మరి అట్టి స్థితియందు భక్తుల ద్వారా పూజ మొదలగు సత్కర్మలు మరియు యజ్ఞములు దానములు హోమములు మొదలగు సత్కర్మలు ఆయనకు ఎందుకు అర్పించబడుచున్నవి? అందులకు సమాధానముగా చెప్పుచున్నారు. జీవుల యొక్క వివేకరూపమైన విజ్ఞానము అజ్ఞానముచే కప్పబడియున్నది. అందుచేత వివేకము లేనటువంటి లోకమాయందు చిక్కుబడియున్న జీవులే అట్టి కర్మలు చేయుచున్నారు. చేయుచున్నాను, తింటున్నాను, తినిపించుచున్నాను మొదలగు భావములతో మోహమును చెందియున్నారు. 5.16 జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 1 అనగా వీరి జీవుల యొక్క అంతఃకరణములు అజ్ఞానము చేత కప్పబడియున్నందున మోహితులగుచున్నారో వారి అజ్ఞానము ఆత్మవిషేకమైన వివేక విజ్ఞానము చేత తొలగిపోవును. అప్పుడు వారి ఆ వివేక విజ్ఞానము సూర్యుని వలె ఆ పరమార్థతత్వమును ప్రకాశింపజేయును. అనగా ఏ విధముగా సూర్యుడు సమస్త వస్తురూపములను ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే వారి జ్ఞానము సమస్తమైన జ్ఞేయవస్తువును అనగా దేనిని యథార్థముగా తెలియవలయునో అనగా ఆ సత్య నిత్య నిర్వికార పరమార్థతత్వమును ప్రకాశింపజేయును. ఆ విధముగా ప్రకాశింపబడిన ఏ పరమతత్వము కలదో 5.17 తదబుద్ధయ సదాత్మాన సన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్య పునరావృత్తిం జ్ఞాన నిర్దుత కల్మష. అనగా ఆ పరమార్థతత్వమును తెలుసుకొనిన బుద్ధి గలవాడు తద్బుద్ధి అనబడును. ఆ పరబ్రహ్మమునే తన ఆత్మగా తలంచువాడు అనగా ఆ పరమాత్మయే తానని గుర్తించివాడు తదాత్మ అనబడును. అట్లే ఆ బ్రహ్మతత్వమునందే దృఢమైన నిష్ఠ కలిగి ఆయాత్మభావమునందే లీనమయ్యున్నవాడు అనగా ఎవడు సర్వకర్మ సన్యాసము చేసి బ్రహ్మభావమునుందే స్థిరబుద్ధి కలిగియుండునో అటువంటివాడు తన్నిప అనబడును. ఆ పరబ్రహ్మయే ఎవనికి నిలయమైయుండునో అనగా ఏకమాత్ర ఆశ్రయమైయుండునో అనగా పరమాత్మభావముతోడనే నిండియుండునో అటువంటి వాడు తత్పరాయణుడు అనబడును. ఈ విధముగా ఎవని అంతఃకరణము నుండి అజ్ఞానము జ్ఞానము ద్వారా తొలగిపోయినదో మరియు ఆ జ్ఞానము ద్వారా ఈ సంసారమునకు కారణరూపమైన పాపాది సమస్త దోషములు నశించిపోయినవో అటువంటి జ్ఞాన నిర్దూత కల్మషుడైన సన్యాసి పునరావృత్తి లేనివాడే. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 132.1 అనగా పునర్జన్మలేనివాడై అనగా ఎటువంటి అవస్థను పొందినందువలన తిరిగి దేహాదులతో సంబంధము కలుగుట లేకుండా పోవునో అటువంటి స్థితి కలవాడగును, దానిని మోక్షస్థితి అని చెప్పుదురు. ఎవని అజ్ఞానమంతయు జ్ఞానము ద్వారా నశించిపోయినదో అటువంటి జ్ఞానులు పరమాత్మతత్వమును ఎట్లు చూచెదరు అని అన్నచో ఇట్లు చెప్పుచున్నారు. 5.18 విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అనగా పండితులైన వారలు అనగా బ్రహ్మతత్వమును బాగుగా ఎరింగిన విద్వాంసులు, విద్య మరియు వినయ సంపన్నుడైన బ్రాహ్మణునియందు అనగా ఆత్మబోధ కలిగియుండి మరియు నిత్యానిత్య వస్తు వివేకము కలిగి ప్రాపంచిక విషయములయందు అభిలాష లేకున్న సద్బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగుయందు, కుక్కయందు, చివరకు చాండాలునియందు కూడా సమభావమును కలిగియుండును. తాత్పర్యమేమనగా నిర్వికార బ్రహ్మమును మాత్రమే చూచూ స్వభావము గల సమదర్శి అయిన పండితుడు ఉత్తమ ప్రాణి అనగా చక్కని సంస్కారము కలిగి విద్యా వినయ సంపన్నుడే సాత్విక గుణయుక్తుడైన బ్రాహ్మణునియందు, మధ్యమ ప్రాణి అనగా సంస్కారరహితమై రజోగుణయుక్తమైన గోవునందును, మరియు కనిష్ట ప్రాణి అనగా అత్యంత అజ్ఞానముతో కూడి కేవలము తమోగుణయుక్తమైన ఏనుగు మొదలగు వాటియందు సత్వగుణము నుండి మరియు వాటి సంస్కారములతో మరియు రాజస తామస గుణయుక్త సంస్కారములతోడను ఎటువంటి సంబంధము లేక నిర్లేపముగా అనగా వాటితో ఎటువంటి సంబంధము లేక సమదృష్టి కలిగియుండును. పూర్వపక్షము ఆ విధముగా సమదృష్టి కలిగియున్నవారు దోషముతో కూడియున్నవారలే. ఏలేనా వారి అన్నము భోజ్యయోగ్యము కాదు. ఏలేనా సమాన గుణశీలము కలిగియున్నవారలకు భేదయుక్తమైన పూజలు సలిపినందున మరియు భేదముతో కూడియున్న గుణశీలము కలిగియున్నవారలకు ఒకే విధమైన పూజలు చేసిన అట్లు చేయు యజమాని దోషిగా పరిగణించబడును. సమాధానము అట్టివారు దోషులు కాదు. ఏలేనా 5.19 ఇహైవ తైజితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః. అనగా ఎవని అంతఃకరణము సమత్వమునందు అనగా అన్ని భూతములయందు అంతర్గతముగా అనగా లోపలగా వ్యాపించియున్న బ్రహ్మరూపమునందు సమదృష్టి కలిగి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 133 నిశ్చలమైయున్నదో అటువంటి సమదృష్టి గల పండితులు అనగా జ్ఞానులు ఇచ్చట స్థూలదేహాదులు కలిగి జీవించియుండగానే జన్మమరణములను జయించినవారే ముక్తులగుదురు. అనగా జన్మమరణములను తమ స్వాధీనమునందుంచుకొనగలరు. అట్లేలైనా బ్రహ్మదోషరహితుడు అనగా అజ్ఞానులకు దోషములతో కూడియున్న చాండాలాదులయందు వారి దోషముల కారణముగా వారియందు అంతర్గతముగాయున్న ఆత్మ పదార్థము కూడా దోషయుక్తమైయున్నట్లుగా తోచుచుండును. అయినప్పటికీ యథార్థముగా ఆయాత్మ వారి దోషములతో ఎటువంటి సంబంధము లేక పవిత్రముగానే అనగా దోషరహితముగానే యుండును. చైతన్యత్వము కలిగియున్న ఆత్మ గుణరహితము అనగా నిర్గుణమైనదై యున్నందున తన గుణరూపంతో జూచినను దాని యందు భిన్నత్వము అనగా భేదము కానరాదు. భగవంతుడు కృష్ణుడు కూడా ఇచ్ఛాదులను క్షేత్ర ధర్మములనియే వచింతురు మరియు అనాది మరియు నిర్గుణము అయిన కారణముగా ఆత్మ తనకంటే ఇతరమైన దేనితోడను ఎటువంటి సంబంధము కలిగి ఉండదు. ఈ మాట కూడా భగవంతుడే చెప్పియున్నారు. వైశేషిక శాస్త్రమునందు చెప్పబడియున్న నిత్యద్రవ్యగతమైన అంత్య విశేషణము కూడా ఆత్మయందు భేదమును కలిగించున్నది కాదు. అట్లేలైనా వేరు వేరు దేహములయందు ఆ అంత్య విశేషణములు కలవనుటకు ఎటువంటి ప్రమాణము కానరాదు, చూపుటకు సంభవము కాదు. ఆ కారణము చేత ఇచ్చట లభించిన సారాంశమేమన, బ్రహ్మమునందు అనగా బ్రహ్మ పదార్థమునందు విషమత్వము అనగా భేదము లేదు, అది ఒక్కటియే. అందుచేత సమదస్సి అయిన పురుషుడు బ్రహ్మయందే లీనమైయుండును, అందుచేత అతనికి ఎటువంటి దోషములు అంటవు. అట్లేలైనా అటువంటి సమదస్సి అయిన పురుషునికి ఆత్మరూపముగా నుండి ఇతరమను అభిమానము పూర్తిగా తొలగిపోవును. సమాసమాభ్యాం విషమసమే పూజాతః ఈ సూత్రము పూజాభిషేక విశేషణములతో కూడియున్నందున దేహాది సంఘాతమునందు ఆత్మదృష్టి కలిగి అభిమానము కలిగియున్న పురుషుని గురించి చెప్పబడియున్నది. ఏలైనా పూజా పాత్రలు దానము మొదలగు కర్మలయందు భేదబుద్ధియున్న కారణమున బ్రహ్మవేత్త ఆరు అంగములను ఎరింగియున్నవాడు, నాలుగు భేదములు తెలిసినవాడు మొదలగు విశేష గుణములతో సంబంధము చెప్పబడుచున్నది. కాని బ్రహ్మ పదార్థము సర్వవిధ గుణదోషరహితము, అందువలననే బ్రహ్మవేత్తలైన వారందరూ ఆ బ్రహ్మతత్వమునందే లీనమైపోవుదురు అని చెప్పుట తప్పు కాదు. అంతేకాకుండా ఈ సమాసమామ్యం మొదలగు పదములు కర్మయోగులను గురించి చెప్పినవి, మరియు ఈ సర్వకర్మాణి మనసా గి 5-13 వరకు శ్లోకము మొదలు ఈ అధ్యాయము అంతము వరకు ప్రకరణమంతయు సర్వకర్మ సన్యాసిని గురించియే చెప్పబడినది. 134 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అట్లేలైనా దోషరహితము విషమత్వము లేని బ్రహ్మయే ఆత్మ, అందువలన 5.20 న ప్రహృష్యేత్రియం ప్రాప్య నోద్విజేత్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్ముడో బ్రహ్మ విబ్రహ్మణి స్థితః, అనగా ప్రియమైన అనగా తాను కోరిన వస్తువు లభించినప్పుడు హర్షము అనగా సంతోషము, అప్రియమైన అనగా తనకు ఇష్టము కాని వస్తువు ప్రాప్తించినప్పుడు దుహఖమును పొందకుండుట జ్ఞానుల లక్షణము. ఏలైనా స్థూల సూక్ష్మాది దేహాదులయందు ఆత్మబుద్ధి గలవానికి మాత్రమే ఇష్ట వస్తువు ప్రాప్తించినప్పుడు హర్షము అనగా సంతోషము కలుగును, అట్లే అప్రియ వస్తువు ప్రాప్తించినప్పుడు దుహఖము కలుగుచుండును. కేవలము ఉపాధిరహితమైన ఆత్మభావము కలిగియున్న పురుషునకు అటువంటి హర్ష విషాదములు అనగా సంతోష దుహఖములు కలుగనేరవు. అట్లుండుటకు కారణమేమన, ఆత్మ సాక్షాత్కారము పొందిన పురుషునకు ప్రియాప్రియములు కలుగుట సంభవించదు. అన్ని భూతములయందును ఒకే ఆత్మ వ్యాపించియున్నది, అది సమమైనది అనగా వికారము లేనిది, అంతేకాకుండా దోషరహితమైనది అనగా సాంసారిక వాసనలు లేనిది. ఇటువంటి సంశయరహితమైన బుద్ధి ఎప్పుడు ఆత్మభావముతో కూడి అందు లీనమై స్థిరపడునో అనగా వికారములను పొందుట ఉండదో, మరియు మోహము అజ్ఞానరహితమైయుండునో అటువంటి నిర్వికారమైయున్న స్థిరబుద్ధి బ్రహ్మజ్ఞాని యొక్క బ్రహ్మమునందే లీనమై స్థిరముగా ఉండును, అనగా ఆ బుద్ధి ఎటువంటి కర్మలు చేయనదియే సర్వకర్మలను త్యజించినదై యుండును. మరియు ఆ విధముగా బ్రహ్మతత్వమునందు స్థిరపడియున్న పురుషుడు ఎట్లుండుననగా,